Yeah.

ఆయా

ఇంద్రాయ తాంగే తాంగే తాంగే పరిధేంద్రాయ తాంగే తాంగే తాంగే పరిధేంద్రాయ తాంగే తాంగే తాంగే జగ్వేయా జగ్వేయా అద్రాయ అద్రాయ అద్రాయ యా